ప్రేమించెను, ప్రేమే నాలో జనించెను, ఈ చేగాలే వలేసెను, విరహం పెంచి ముడేసెను, మౌనం వీడి మాటే నేర్చెను, ఈ మోహం నాలో మంటే రేపెను, నిన్నే నిన్నే వరించెను, ప్రేమే నాలో జనించెను, ఈ చేగాలే వలేసెను, విరహం పెంచి ముడేసెను, మౌనం వీడి మాటే నేర్చెను, ఈ మోహం నాలో మంటే రేపెను, నీ నవ్వుల్లో నీ నవ్వుల్లో ఓ పున్నాగని పూసెను, నా కన్నుల్లో నా కన్నుల్లో నీ రూపం నీలా వెన్నెల్లు కురిసెను, ప్రేమే నాలో జనించెను, ఈ చేగాలే వలేసెను,